بسم الله الرحمن الرحيم اقتربت الساعة وانشق القمر وإن يروا آية يعرضوا ويقولوا سحر مستمر وكذبوا واتبعوا أهواءهم وكل أمر مستقر అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రళయ ఘడియ దగ్గరకు వచ్చేసింది. చంద్రుడు చీలిపోయాడు. కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే వారు ఏ సూచనను చూచినా తమ ముఖాలను తిప్పుకుంటున్నారు. ఇది నడుస్తున్న మంత్రజాలమే అని అంటున్నారు. వారు దీనిని కూడా తిరస్కరించారు. తమ మనోవాంఛలను అనుసరించారు. ప్రతి వ్యవహారం చివరకు ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది. فتول عنهم يوم يدعو الداعي إلى شيء نكر خش عن أبصارهم يخرجون من الأجداث كأنهم جراد منتشر مهطعين إلى الداع يقول الكافرون هذا يوم عسر. వారి ముందుకు పూర్వపు జాతుల స్థితిగతులు వచ్చాయి. తలవిరుసుతనం నుండి వారిని దూరంగా ఉంచటానికి వాటిలో కావలసినంత గుణపాఠం ఉంది. హితబోధ లక్ష్యం చాలా వరకు నెరవేరటానికి కావలసిన వివేకము ఉంది. కాని హెచ్చరికలు వారి మీద పనిచేయటం లేదు. కనుక ప్రవక్త, వారి నుండి ముఖం త్రిప్పుకో. పిలిచేవాడు దుర్భరమైన భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున ప్రజలు బిక్కచచ్చిన చూపులతో తమ సమాధుల నుండి చెల్లాచెదరైపోయిన మిడుతలు మాదిరిగా బయల్పడతారు. పిలిచేవాని వైపునకు పరుగెత్తుతూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రపంచంలో నిరాకరిస్తూ ఉండిన తిరస్కారులే అప్పుడు ఈ రోజు మటుకు చాలా కఠినమైన రోజు అని అంటారు. كذبت قبلهم قوم نوح فكذبوا عبدنا وقالوا مجنون وازدجر فدعا ربه أني مغلوب فانتصر ففتحنا أبواب السماء بماء وفجرنا الأرض عيونا فالتقى الماء على أمر قد قدر وحملناه على ذات ألواح ودسر تجري بأعيننا جزاء لمن كان كفر ولقد تركناها آية فهل من مدكر فكيف كان عذابي ونذر ولقد يسرنا القرآن للذكر فهل من مدكر. వారికి పూర్వం నూహు జాతి వారు తిరస్కరించారు. వారు మా భక్తుణ్ణి అసత్యవాదిగా నిర్ణయించి ఇతడు పిచ్చివాడు అని అన్నారు. అతను దారుణంగా కసిరి కొట్టబడ్డాడు. చివరకు అతను తన ప్రభువును ఇలా వేడుకున్నాడు, ప్రభూ నేను ఓడిపోయాను, ఇక నీవే వారికి ప్రతీకారం చెయ్యి. అప్పుడు మేము కుంభవృష్టి కురిసేలా ఆకాశ ద్వారాలు తెరిచాము, భూమిని చీల్చి చలమలుగా మార్చివేశాము. విధి నిర్ణయించిన పనిని పూర్తి చేయటానికి ఈ నీరంతా ఏకమైపోయింది. మేము నూహును పలకలు మేకులు గల దానిపైకి ఎక్కించాము. అది మా పర్యవేక్షణలో నడుస్తూ ఉండేది. ఇది విలువ ఇవ్వబడని వ్యక్తి కోసం చేయబడిన ప్రతీకారం. ఆ నావను మేము ఒక సూచనగా చేసి వదిలిపెట్టాము. మరి హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో. మేము ఈ హురానును హితబోధ కొరకు సులభమైన మార్గంగా చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? كذبت عاد فكيف كان عذابي ونذر إنا أرسلنا عليهم ريحا صرصرا في يوم نحس مستمر تنزع الناس كأنهم أعجاز نخل منقعر فكيف كان عذابي ونذر ولقد يسرنا القرآن للذكر فهل من مدكر ఆద్ జాతి ప్రజలు తిరస్కరించారు. అప్పుడు నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో చూడండి. పూర్తిగా అరిష్టదాయకమైన ఒక దుర్దినాన మేము ప్రచండమైన ఒక తుఫాను గాలిని వారిపైకి పంపాము. అది ప్రజలను వ్రేళ్లు చెగిపోయిన ఖర్జూరపు బోదెల మాదిరిగా ఎత్తి ఎత్తి విసరిపడవేస్తుండేది. కనుక చూడండి ఎటువంటిదో నా శిక్ష, ఎటువంటివో నా హెచ్చరికలు. మేము ఈ హురానును హితబోధకై సులభమైన మార్గంగా చేశాము. కాబట్టి హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? ألقي الذكر عليه من بيننا بل هو كذاب أشر سيعلمون غدا من الكذاب الأشر إنا مرسل الناقة فتنة لهم فارتقبهم واصطبر ونبئهم أن الماء قسمة بينهم كل شرب محتضر فنادوا صاحبهم فتعاطى فعقر فكيف كان عذابي ونذر إنا أرسلنا عليهم صيحة واحدة فكانوا كهشيم المحتضر ولقد يسرنا القرآن للذكر فهل من مدكر سمود جاتي وارو هتشري كلانو ترسكرينكي إلى النار أتنو وكرو أندو لورو منوري وارو మనం అలాంటి వ్యక్తి వెనుక నడవాలా? మనం గనక అతని ఎడల విధేయతను ఒప్పుకుంటే దాని అర్థం మనం మార్గం తప్పిపోయామన్నమాట, మన మతి పోయిందన్నమాట. మన మధ్య కేవలం అతను ఒక్కడిపైనేనా దేవుని ప్రస్తావన అవతరింపజేయబడింది? కాదు, కాని ఇతడు పెద్ద అబద్ధాల రాయుడు, దంబాలు పలికేవాడు. మేము మా ప్రవక్తతో ఇలా అన్నాము, అబద్ధాలరాయుడు డంబాలు పలికేవాడు ఎవడో రేపే వారికి తెలిసిపోతుంది. మేము ఆడవంటెను వారి కొరకు ఒక పరీక్షగా చేసి పంపుతున్నాము. ఇక కొంచెం ఓపికతో చూడు వారి గతి ఏమవుతుందో. వారికి ఒంటెకు మధ్య నీవు పంచబడాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు రోజున నీటి వద్దకు రావాలని వారికి తెలుపు. చివరకు వారు తమ మనిషిని పిలిచి చెప్పారు. అతడు ఈ కార్యభారాన్ని తన నెత్తిపై వేసుకుని ఆడ ఒంటెను చంపేశాడు. చూడండి, ఆ పైన నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో. మేము వారిపైకి ఒకే ఒక ప్రేలుడును వదిలాము. అప్పుడు వారు తొక్కబడిన పశువుల దొడ్డి కంచె మాదిరిగా నుగ్గునుగ్గు అయిపోయారు. మేము ఈ ఖురానును హితబోధకై సులభమైన మార్గంగా చేశాము. ఇక హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? كذبت قوم لوط بالنذر إنا أرسلنا عليهم حاصبا إلا آل لوط نجيناهم بسحر نعمة من عندنا كذلك نجزي من شكر ولقد أنذرهم بطشتنا فتماروا بالنذر ولقد راودوه عن ضيفه فطمسنا أعينهم فذوقوا عذابي ونذر ولقد صبحهم بكرة عذاب مستقر فذوقوا عذابي ونذر ولقد يسرنا القرآن للذكر فهل من مدكر لوط جاتي హెచ్చరికలను తిరస్కరించింది. మేము దానిపైకి రాళ్లు విసరివేసే గాలిని పంపాము. కేవలం లూతు ఇంటివారు మాత్రమే దాని నుండి సురక్షితంగా ఉన్నారు. మేము వారిని మా అనుగ్రహంతో రాత్రివేళ వేకువజామున రక్షించాము. కృతజ్ఞతలు తెలిపే ప్రతి మనిషికి మేము ఇలా ప్రతిఫలం ఇస్తాము. లూత్ తన జాతి ప్రజలను మా పట్టును గురించి హెచ్చరించాడు, కాని వారు హెచ్చరికలనన్నింటినీ సందేహాస్పదమైనవిగా భావించి మాటలతో ఎగరగొట్టేశారు. తరువాత అతనిని వారు తన అతిథులను రక్షించుకోకుండా దూరంగా ఉంచటానికి ప్రయత్నించారు. చివరకు మేము వారి కళ్ళు పోగొట్టాము. వారితో ఇలా అన్నాము, ఇక నా శిక్షను నా హెచ్చరికలను రుచి చూడండి. ఉదయం పెందలకడనే ఒక తిరుగులేని శిక్ష వారిని పట్టుకుంది. ఇప్పుడు నా శిక్షను నా హెచ్చరికలను రుచి చూడండి. మేము ఈ ఖురానును హితబోధకై సులభమైన మార్గంగా చేశాము. కనుక హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? ولقد جاء آل فرعون النذر كذبوا بآياتنا كلها فأخذناهم أخذ عزيز مقتدر فرعون ప్రజల వద్దకు కూడా హెచ్చరికలు వచ్చాయి, కాని వారు మా సూచనలు అన్నింటినీ తిరస్కరించారు. చివరకు మేము వారిని పట్టుకున్నాము, మహత్తర శక్తి సంపన్నుడు పట్టుకునే విధంగా. అకుఫారుకుం ఖైరుం మిన్ ఉలాయికుం అమ్ లకుం బరాఅతున్ ఫిజ్ జుబుర్ అమ్ యఖూలూన నహ్ను జమీఉం మున్తసిర్ సయుహ్జముల్ జమ్ఉ వయువల్లూన అద్-దుబుర్ بل الساعة موعدهم والساعة أدهى وأمر إن المجرمين في ضلال وسعر يوم يسحبون في النار على وجوههم ذوقوا مس سقر مي أبشياسلو واري كنتي ايوين أسريشتولا లేక ఆకాశ గ్రంథాలలో మీ కొరకేదైనా మినహాయింపు వ్రాయబడి ఉన్నదా? లేకపోతే వారు మాది ఒక శక్తివంతమైన వర్గం, మమ్మల్ని మేము రక్షించుకోగలం అని అంటారా? త్వరలోనే ఈ వర్గం పరాజయం పాలవుతుంది. వారంతా వెన్ను చూపి పారిపోతూ కనిపిస్తారు. కాని వారి తీచం అణచటానికి అసలు వాగ్దానం చేయబడిన సమయం ప్రళయమే. అది ఎంతో విపత్కరమైన, అత్యంత దుభిక్షాకరమైన సమయం. అసలు నేరస్తులు అపార్థానికి గురి అయ్యారు. వారికి మతిపోయింది. వారు బోర్లా పడవేయబడి అగ్నిలోకి ఈడ్చబడే రోజున వారితో ఇప్పుడు చవి చూడండి నరకం తాకిడిని అని చెప్పబడుతుంది. وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ وَلَقَدْ أَهْلَكْنَا أَشْيَاعَكُمْ فَهَلْ مِنْ مُدَّكِرٍ وَكُلُّ شَيْءٍ فَعَلُوهُ فِي الزُّبُرِ وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُسْتَطَرٍ مَيْمُ پْرَتِ وَسْتُوْنُ وَكَ وِذِي نِرْنَيَنْتُو پَاتُو سُشْتِنْشَامُ. మా ఆజ్ఞ కేవలం ఒకే ఆజ్ఞ అవుతుంది. రెప్పపాటులోనే అది అమలులోకి వస్తుంది. మీ వంటి చాలామందిని మేము నాశనం చేశాము. మరి హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? వారు చేసినదంతా గ్రంథాలలో నమోదు చేయబడి ఉంది. ప్రతి విషయం చిన్నది పెద్దది వ్రాయబడి ఉంది. إن المتقين في جنات ونهر في مقعد صدق عند مليك مقتدر అవిధేయతకు దూరంగా ఉండేవారు నిశ్చయంగా తోటలలో కాలువలలో ఉంటారు. నిజమైన గౌరవస్థానం మహత్తరమైన అధికారాలు గల చక్రవర్తికి సమీపములో.